44 ఈ ద్రుగత్య వినిర్దేశ్య 1-1 సం ధా ఈ ద్రుగత్య వినిర్దేశ్య ఈదృక్ ఏతల్లక్షణ లక్షిత ఏతాదృశ పరిమాణ ఏవం స్వరూపః ఏతాదృశ ధర్మవానితి ప్రత్యక్ష సిద్ధారో వినిరేష్టం శక్యతే మచ్చముషా న పశ్యతి ఇత్యాది శ్రుత్యా సర్వేంద్రియగోచరత్వ నిరాకరణాత్ వినిర్దేశ్య న భవతి ఔపనిషాదానాం మతే తు ఉపనిషదాం వేదైక దేశత్వేన ఇతర ప్రమాణానపేక్షతయా అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన ప్రామాణ్య మురరీకృతం ఇదమేవ ఏతాదృ దేవేతి ప్రత్యక్ష సిద్ధార్థ జ్ఞాపనే తాసామనువాదకత్వేన సాపేత్వరూపమప్రామాణ్యం ప్రసజేతేత్యభిప్రాయ ఓం ఈదృగిత్య వినిరేశ్యాయే నమః 122 త్రిశతి భాష్య ఆం వి ఈదృక్ ఇటువంటి లక్షణములు గలవాడని ఇటువంటి పరిమాణము గలవాడని ఇటువంటి స్వరూపము గలవాడని ఇటువంటి ధర్మములు గలవాడని ప్రత్యక్ష గోచరుడైన వ్యక్తిని నిర్దేశించి చెప్పుటకు వీలుగును. యచ్చక్షుషా న పశ్యతి ఎను కేనోపనిషద్వచనము పరమేశ్వర తత్వము సర్వేంద్రియ గోచరము కాదని నిరాకరించుట వలన ఆ తత్వము నిర్దేశించి చెప్పుటకు వీలులేనిది. కావున పరమేశ్వరి ఈదృగిత్య వినిర్దేశ్యాయని స్తవనీయురాలగుచున్నది. ఉపనిషద సిద్ధాంతమందు ఉపనిషత్తులు వేదక దేశములు అన్య ప్రమాణ పెరహితములు అజ్ఞాతాజ్ఞాపకములు అందువలన ఉపనిషత్తులకు ప్రామాణ్యం అంగీకరింపబడినది. ఇదియే యనియు ఇటువంటిదే యనియ ప్రత్యక్ష సిద్ధమైన అర్థమును జ్ఞాపకము చేయుటయందు శృతివాక్యములు ప్రత్యక్ష సిద్ధార్థము నకు అనువాదకము లగుట వలన సాపేక్షత్వ రూపమైన అప్రామాణ్యము సిద్ధించునని భావము.